అథ వింశం కాండం. ఓం ఇంద్రత్వాం శృతే సోమే హవామహే సమాహిమద్వో అంభరస మరుతోజశ్చయే మాతాదివోమహత సజో గోపాత భోజనా ఉక్షాన్నాయ వశాన్నాయ సోమయ పృష్టాయ వేధతే స్తోమీర్విధే మాగ్రే మరుతపోత్రిష్టుభస్వర్గాతు అగ్నిరాగ్నేంద్రాష్టుభస్వర్గా సోమం పిబతు ఇంద్రో బ్రహ్మా బ్రాహ్మణాష్టుభస్వర్గా సోమం పిబతు దేవోత్ర విడోదాపోత్రిష్టుభస్వర్గా సోమం పిబతు ఆయాహిత ఇంద్ర సోమం పివా ఇమాం ఏదం మరిస్ సోమవా ఆత్మా బ్రహ్మజుజాహరీవామింద్రకేశిన ఉప బ్రహ్మాణిశ్రణో బ్రహ్మాణస్వామయం యుజాసోమింద సోమిన సుతావందోహవామహే ఆనోజాహి సుతావతోస్మాకం తుష్టుతీరుప పిబాదుభిన్నం భరస ఆరే సించామి కక్షోరనుగాత్రావిధావతు దృభాయ జిహ్వయావతు స్వాదుష్టే అస్తు సంసుదేవతు మాం తన్వే సోమశ్రవస్తు హృదే అయముత్రావిచరణేదీరివాభి సంవృత రసోమ ఇంద్ర సర్పతు దుర్విగ్రామోపోదరస్తు బాహురంధ సోమదే ఇంద్రావృత్రాణి జిఘ్రతే ఇంద్రప్రేహి పురస్తం విశ్వస్తేజస వృత్రాణి వృత్రహంజహి దీర్ఘస్తే అస్వం కుశోలే నామసు ప్రయచ్చసి యజమానాయ సంవతే అయంత ఇంద్రయోమో నిపోతో అధిపరిషి ఏహి మస్యద్రవామి చాచీ గోచాచీ పూజనాయమ్రాయతే సుత ఆఖండన ప్రభూయతే ఎస్తే రంగవృషాన పాత్ ప్రణపాత్ కుండపాయ్యా నిరస్మిందధ్రామన ఇంద్రత్వావృషభం వయం సుతే సోమే హవామహే స్వపాహిమద్భో అంధస ఇంద్రక్రతువిదం సుతం సోమం హర్యపురుష్టుత ఇలాభేషస్వరం ఇంద్ర ప్రణోధిజ్ఞం విశ్వేర్దేవేభ తిరస్తమానవిష్పదే ఇంద్రయోమాః సుదామివేదమః ప్రయంతి సత్వదే క్షయం చంద్రాశ ఇంద్రవేశ్వాజే సుతం సోమమింద్రవరేణ్యం తమద్యుక్షాశ ఇంద్రవః నిర్వణ పాహిరస్తుతంధారాభిరజ్జలే ఇంద్రపాదాధర్మిశ అరిద్యుమ్నాది బలిన ఇంద్రం సజంతే అక్షీతా నీతే సోమస్య మావృధే అర్వావతనోరాగరివతశ్చ మిత్రహన్ ఇమాజోషస్వనాగిరా యదంతరాపరావతమర్వావతం చ భూయతే ఇంద్రేతరాగరి ఉద్గేదభిశ్రుతామాఘం వృషభం నవ్యాపసం అస్తారమేభిూర్య నవజోనపతిం పురో విభేద పాంపోజసా అహించర్త్రేత్ సరహరింద్ర శివ సఖాశ్వాగో మధ్యమవత్ ఊర్ధారేవ దోహతే ఇంద్రక్రతువిదం సుతం సోమం హర్యపురుష్టుత పివాహి ప్రత్రుతి బ్రహ్మస్వతీర్భి ఆయుష్ోరియత్రోగంగ్రంథి అర్వాంగే సోమకామం తాహురజం సుతస్తాయ ఉరువ్యజా ఆయస్వ విషేణ శృణుహి భూజమాన ఆపోర్ణవాస్ గణశస్వాసేమధ్యై సమ ప్రియా ఆవృత్తన్మదాయ ప్రదక్షిణిదరిశోపాసీంద్రం తమ్ వమోదస్వమృతేషోర్మందాదమంభస అభిమత్సం స్వసరేషు ధేనమీంద్రం గేర్భిర్నమామహే యుక్షం సుదారం తదేషేభిరావేతం గిరిన్నమోర్భోజసం శ్రుమంతం వాజం సజనం సహస్రిణం మక్షోధోమందీమహే దత్వాయామి సువీర్యం మద్బ్రహ్మ పూర్వచిత్తయే యేనాయతిభ్యో ఋజవేధలే హితే ప్రస్కన్నమావీధ యేనా సముద్రమధేజో మహీరమస్తవిష్ణీతేజమాః సర్గస్వాస్య మహిమానసన్నతేజం క్షోణీరరుచక్రదే పులుత్యే మధోమత్తమాగిరస్తోమాశీరతే సత్రాజితోదాక్షీతోదయోమాజయంతోరథాయివ కర్మాయివ భృగవ సూర్యాయివ విశ్వమిధ్యేతమానసో ఇంద్రం స్తోమేభిర్మహయంతాయవ ప్రియమేధాసోమస్మరన్ ఇంద్రపోర్భిర్నాదిరత్తాసమక్కేర్పిదత్వసుద్భయమానో విశత్రూ బ్రహ్మజ్యోతస్తన్మావృధారో భూమిరాత్రాభిణద్రోదీభే భయస్ చేత విషస్ ప్రజ్యోతిమిజం నీవాచమృతాయ భూషన్ ఇంద్రక్షితీనామ శివానోషీణాం దైవీనామృతపూర్వజావా ఇంద్రో వృత్రమావృణోచ్ఛర్ధనే ప్రవాయమమిర్పణే అహర్యం సమశతమలే స్వామిద్ధేనా ఇంద్రస్పర్శాజనయోషిభ్రతనాభిష్టి బాణోజన్మలేతుమన్నామోజిర్బృహదేనాయ ఇంద్రస్తుమీవేషమద్దోదవ్యా పురోణి అదేన నిమజలిత్రే ప్రేమం వర్ణమతిరక్షుక్రమాసా మహోమహారీ పలయంత్యేంద్రస్ కర్మ సుకృతా పురోణి వృజనేన వృజీనాన్ సంవీపేణ మాజాభృద్రస్ోం అభిభూత్యోజా యుధేంద్రోన్నాదేవేభ్యసత్ప్రతిష్టర్షణిప్రా వివస్వతస్పదేహస్యతాదిప్రా ఉక్తేభిః కవయో గృణంతి సత్రాసాహంబరేణ్యం సోదాం సమాం సంస్వరవశ్చ దేవీః ససారణ పృథివీం జాముదేవామింద్రం మదంజనోధీరనాథః ససారణ ఉత సూర్యం సదారేంద్ర సదారపురోజసంగిరణ్యజమృతభోగం సదారహత్యేన దశోన్వార్యం వర్ణమావద్ ఇంద్రోజీర సదోదివనస్పతి దశనోదంతరిక్షం ఫలం నో హృదేవి వాచోథాభవద్భిక్రతూనా శురం భూమేమ మఘవామింద్రమస్మింభరేదేవ్రహ్మాజయసాదవు శృణ్వంత భక్తభూతయే సమత్సగ్రంథం వృత్రాణి సంజితం ధనానాం ఉద బ్రహ్మాణ్యైరశ్రవస్యేంద్రం సమరియేమహజామతిష్ఠ ఆయోనిష్వాశ్రోతమయీవతోపచాంసి అయామి ఘోష ఇంద్రదేవ్యంతరక్షుర్ధోవిహాతి మహిష్పమాదిష్టికీతేజేదం మహాంసతి పశ్యస్మాన్ యుజే రథం గవేషణం హరిద్యాపబ్రహ్మాయుజురామస్సు విభాధిష్ఠస్య రోదధీమహిత్రేంద్రో వృత్రాణ్య ప్రదీయసంవాద్ ఆపశ్చిరక్యుస్తాయుర్నయోక్షమదా ఇంద్రమాదయంతు సుష్మిణంతు విరాధసం చరిత్రేకాదయమత్రాదయసేమత్రాస్మిన్ సమానే మాదయస్వ ఏ వేదింద్రం మృగేణం వ్యేవాహం అధిష్టాభ్యర్చం జర్గై సర్వాన్ మాధ్యం దిరే సమానే వత్సరింద్రస్తేమేష్ నిగచ్చరంతో శ్రీరీర్వస్త్రీషా భద్రాయ ప్రమాదిరస్య సంసర్జ్ఞే సఖ్యే మారీషామాజంత ఐభీరగ్నే సరథం యాక్యర్వాన్నారథం వాహ విభవోహ్యశ్వాహ పత్రీవరస్త్రింశతం త్రీష్ట దేవాదశ్వరమాదయస్వ భయభూత్వామయపూర్యస్థూరం నగచ్చిత్వరం తామస్య వాహ వాజే చిత్రం భవామహే ఉపత్వాగ్రామహే సకాయింద్రదారోదమీదం పురా ప్రవస్థాయ తమో వస్తు సకాయంద్రూతలే హర్యశ్వం సత్వరింద్రయ్యో అమన్వద ఆతులస్తాయ దిరవ్యోత్రభ్యోరం రాధో విశ్వాయుమృతం అరదే విశ్వ మనోహాస జిష్ట ఆపోమేవ్యత అస్మై భీమాయమాసాదమ్రామేంద్రియం జ్యోతిరకారి హరితో నాయసే ఇమేతరింద్రే వజం పూరుష్ ప్రభూమసో పర్వతం మహాగురు వజ్రేణ వజ్రంధర్వశ్చ ఉదప్రుతో నమయో రక్షమాణామావృయస్వోషా గిరిభ్రజో నోర్మయో మదంతో బృహస్పతిమభ్యాకారావన్ సంగోభీరాంగిరసో రక్షమాణో భగ ఇవేదవ్యయమన్య బృహస్పతి పర్వదేర్గాయో బృహస్పతి రుద్ధరం నష్మోగా ఉద్రేవ విద్వజం విభేద అవజ్యోతిషాతమో అంతరిక్షాగ్నశీపాదరాజ బృహస్పతిరమిష్యాలస్భ్రమేవాదరాచరీయోజసంభర బృహస్పతిరగ్నిరమోభిరక్కై తద్భిన్న జిక్వాపరీవిష్టమాదావిధి ప్రకృణోదస్త్రియాణా బృహస్పతి నామస్పదీనా సదా ఆండేణుణస్ముస్త్రియాజతే అశ్నాభ్యం మధుపర్య పశ్చిన్నీన ఉదరీక్షయంతం నిష్టజ్ఞారజమసన్న వృక్షా బృహస్పతిర్విధవేణా సోషామిందోగ్ఞర్కేణ విబర్బాధేతమాహంసి బృహస్పతిర్గోవపుషోఫలస్ నిర్మజ్జానం న పర్వణోజభార జివేర పన్నామోషితామనాహాని బృహస్పతినాగవయర్గలోదా అనానువృత్య పునశ్చ కారణాత్సోర్యామాసాపి ఉచ్చారః అవిష్యావన్న గృజరేభ్యష్టం నక్షత్రేభ్యపితరోద్యాపవింశం రాత్ర్యాంతమో అదధ్యోతిరహన్నర్గదిర్భిరద్గాః ఇదమర్మోర్వీరే బృహస్పతిష్టైరోభిస్వాశ్వైస్తమీరభిస్సర్వినామయాధార అక్షామయింద్రం మదర స్వర్విర సద్ధీర్విశ్వాషదీరోషత పరిష్పజం తేజల యోజధాపతిం మర్జన్న శోధనమూతయే నగాత్పద్రిగపరమేతి వేమనస్తేకామం గురుహూతతిశ్రయ రాజేవదస్మరిషదోధిబర్హిష్యస్మిన్ సుస్వామే పారవస్తురే విషోమతే రుదం సుషస్తరిద్రాగమవస్తరీషతే తస్యేది మే ప్రవణే సప్త సింధోపయోమస్పిరాః వయోన వృక్షం గోమపాదమాపదం సోమాదరింద్రం మందిరష్టమోషదాః వైరామణీకం శవసాద విద్యుదద్విదత్వార్మణ వేజ్యోతిరార్యం కృతం నష్ట్వగ్నీ వీరోజి దేవానే సంవర్గయ్యం మఘవాసోర్యం జయత్ నరత్నే అన్యో అను వీర్యం సజన్న పురాణమఘవన్నోదనోదన విషం విషం మఘవాపర్యజాయతనాభేదాగశదృశాః యస్యాః శక్రస్తమరేషదన్యదిషదేవై స్వామై సహదేవృతన్యతః ఆపోన సింధుమభియత్సమక్షరం సోమాసరిందం కుల్యాయైవక్రమం వర్ధం దివిర్బ్రామహోస్యమన్న వృష్టిర్దివ్యేనోనా వృషాన క్రుద్ధపాదయత్రస్వాజో అర్యపష్ణేన క్రీడాదివా ఆప మఘవాజ్యోతిర్మరే హవిష్మతే ఉజ్జాయతాంబర సుజ్యోతిషాశూజాయతస్ సుదుఃఖాపురాజతామరోష్ణభావనాశుక్రమూషే సత్వాని గోభిక్కడే మామాదిం దురే భాంజే రక్షుధం గురుహోరవిశ్వా వయం రాజభిత్మసమాధానాన్యస్మాకేణ బృహస్పతిం నః పరిపాదు పశ్చాదుతోత్తరస్మాదధారాదధారో ఇంద్రః పురస్తాదుతమధ్యతో నః సకాశయిభ్యో వరీవక్ృణోదు బృహస్పతే యువమింద్రశ్చేవస్వో దివ్యస్తే శాథే ఉతపార్థీవస్య దత్తం నయం స్తోమతే కీరలే దిద్యూయం పాత స్వస్తిభిస్తదానః భయముత్తరిదత్తారిం దత్తారిం దస్సఖాయ కణ్వాముఖ్యభిర్జరందే నగే మన్యదామర్పణవద్యం నపసో నమిష్టో తరే స్తోమం జిగేర ఇచ్చంతి దేవా స్వంబంధం నస్వప్నాయ స్పృశయంతి యంతి ప్రమాదమదంగా వయమింద్రాయ గోభిప్రణోనుమోషన్ విద్ధీత్వా ఆశ్చరామసో మానోరిదేజవక్రవేర్యోరంధిగరాపణే రే అవిక్రదుర్మమ తం బ్రహ్మాదిర ప్రపురోజోధశ్చ వృత్రహన్ త్వయా ప్రతిబ్రువే యుగా పాత్రహత్యాయ శవశయకృతనాగాశిరాయ చ ఇంద్రత్వావర్ధయామసి అర్వాదీయుదేవన ఉదయశ్వశ్రతగ్రతో ఇంద్రజన్వంతో బాఘదా నామానిదేశతగ్రతో విశ్వాభిర్గేర్భిమహే ఇంద్రాభివాదిహార్యే పురుష్కృతస్య ధామభిష్టతే నర్మహయామసి ఇంద్రస్య దర్శనీ హృదా ఇంద్రం భద్రాయ హంద్రే పురుహూతమబ్రువే భయేషు వాజే సాధనే వాజేషు సాధయద్భవత్వామీమహేషదగ్రతో ఇంద్రభద్రాయ హంద్రవే యుమ్నేషు పృతరాజ్యే భృత్సోషు శ్రమసృజ ఇంద్ర సాక్షాభిమాదిషు సుష్మింతమన్నభూతలేమ్నిరం పాహి జాగ్రేవిన్ ఇంద్ర సోమం శతగ్రత ఇంద్రియాణి శతగ్రత జాతే జనేషు పంచసు ఇంద్రావేణే అయమ్ ఇంద్రష్టవ బృహద్యుమ్నందరం ఉత్తే సుష్మంతి రామసి అర్వావతో నాగయ్యవత ఉలోకోయస్తే అగ్రివ ఇంద్రేహ ఆగ్రహి ఇంద్రో అంగమహద్భయమీరవచ్చుచ్చవత్ సహి స్థిరో విదర్షణి ఇంద్రశ్చ మృడయాదిన పశ్చాదయం నేషత్ భద్రం భయవాదిన పునః ఇంద్రాశాభ్యస్తరి సర్వాభ్యో అభయం కరత్ ద్వేతాశక్తోన్విదర్షణి ఓషువాచం ప్రభవే భవరామహే గిర ఇంద్రాయమస్పాద నో జిద్భిరత్రం సదహతాదుష్టుర్ద్రవిణోదేషు సస్యతే దురోశ్వస్య దురయింద్రయోరసి దురోజమస్యవసూనజిరస్పతి శిక్షాన ప్రతిపోషణ సఖాసజిభ్యస్తమిదంగ్రేణీమే సజీవరింద్రపురుగుమత్రమతవేదితమభితశ్చేకితే వసు అత సంగ్రభ్యాభిభూతాభరమాతోజరితోమూలీభిద్యుభిస్తుమరా దేభిరింభోభిర్నిరుంధానాశ్వినా ఇంద్రేణుందరయేణ సమిడారభేమహి సమింద్రరాజా సమిడారభేమహి సంవాదేభిపురుష్ంద్రేణభిద్యోభి సందేవ్యా ప్రమత్యా వీరసుష్మజాతో అగ్రేదాశ్వామత్యారభేమహి తామదా అమదంతా నివృష్యాదే సోమాసోవృత్తహత్యేషు సత్పదే యత్కారేదశ్రాన్యప్రతిపరిహ్యష్మాదేహస్రాహారిభర్షయుధాయుధర్మేదేష్ణుపురాపురం సమిదం హంస్యోజనసా సఖ్యాపరామదేవర్షణోనమోజిమ్నామయమాయినంకరంజముదపల్లయంధేష్టజాతిక్పశ్చవర్తరీ త్వం జరావంగేదశ్చాభిరత్తురానుగపరీషూలాయుష్మరా త్వమేతాంజరవాజ్ఞాద్నిర్దశా బంధునా సుశ్రవజాపదగ్ముషాః షష్టిం సహస్రారవాదిం నవశ్రుతోది చక్రేణ రక్షా దుష్పదాయే త్వమాయుషుశ్రవసంతోతిభిస్తవత్రామధిరంద్రూర్వజానం తమస్తే కుత్సమతి దిగ్వాయుం మహేయాజ్ఞేయూరే అరంధరాజ యోగుదేహింద్రదేవగోపాసఖాయస్తే శివత వాసా స్తోషమద్వయా సువీరా నాగేయాయుప్రతరం దధారా అభిత్వా వృషభా సుతే సుతం త్రిజామి పీతలే పింపావ్యష్టు హేమదం మాత్వా మూరా విశ్వభోమో బహస్వాదాదర్భం మాగేయం బ్రహ్మద్విషోవరః ఇహత్వా గోపాలీలతా మహేమందం ద్వాదశే సదా గౌరవ యథావివ అభిప్రకాపతిం గిరేంద్రమచ్చయథావిదే సూరం సత్యస్య సత్పదిం ఆహరస్వరజ్జిరే రోహేణీపరిషి యత్రాభిసన్నవాహే ఇంద్రాజగర ఆశిరం దుఃఖే వజ్రే మధు యత్సేవ్రవే ఆలోమద్యుపాన స్తోమీ హరిభ్యాయ్రివ సత్తోహోదారస్తి స్థిరే బరిహిరాహే అయుజ్యం ప్రాతరత్రయ ఇవా బ్రహ్మ బ్రహ్మవ క్రియంత బరిహిస్తేర నిహిశోరపురాశం రారంధిరేషు నేషు స్తోమేషు వృత్రహన్ ముఖ్యేష్ంద్రగిర్వణ మదయ స్వామపాపురం లిహంతి శతసస్పతిం ఇంద్రం వత్సన్న మాతరా సమందస్వాచంద్రసోరాధసేతంబామహే నస్తోతారం నిదేకార వయమిందోజవో హరిష్మంతోజరామహే ఉతస్తమస్మేజుర్వేసో మాయే అస్మన్నిమోముచో హరిప్రియార్వాంగ్యాహి ఇంద్రస్వధావో మత్స్నేహ అర్వాంశం సుఖేన దేవీంద్రకేశిరా ఘతస్తో బరిహిరాసదే ఉపరస్తుందోమీంద్రవాదిరం హరిధ్యాయస్తేమస్మదోమింద్రమరమాగరి బరిహిక్షాంగ్రవరస్తుతం కుదిన్నస్ దృణవ ఇంద్రమిత్రాగిరోమాచ్చా గృహిత ఆవృతే సోమపీతలే ఇంద్రం సోమస్ పీతలే స్తోమైమహే ముఖ్యే కృవిరాగవే ఇంద్ర సోమాశ్రుతాంబిష్జతక్రతో జఠరే వాగినీమో విద్వాహిత్వాధనం మహాదే అరాజే సున్నమీమహే ఇవమింద్రశిరం జవాదిరంజన పిబ ఆగత్యామిషమిశ్రుతం తుభ్యేందస్తే సోమం చోదామి పీతలే ఏషారంతుతస్ పీతలే పత్రమింద్రహవామహే ఉహిరావశ్యవాహ అశ్వతి ప్రథమో ఘోషో గచ్చతి సుప్రావీరింద్రమత్యస్తభూతిభిః కమిత్రేణ క్షేమోనాభవీయసా సింధుమాపోయథాభితోమిచేతద నాపోన దేవీముపాయంతి హోత్రిలమాపశ్చంతి యథారజాః ప్రహరేర్దేవా సప్రణాయంతి దేవయం బ్రహ్మకృషం ఘోషయం దేవరానీవ ఆమ్మచోయత్రోజా మిథునాయాస పర్యత అవైయత్తేక్షేతిపుష్యేతి భద్రా శక్తిర్యజమానాయ సంవరతే ఆలంగీరా ప్రథమంగిద్ధాగ్రశ్రమ్యాయేషు కృత్యా సర్వం భవే సమాజంత భోజమంతం గోమంత యజ్ఞేన సర్వా ప్రథమ ప్రథస్తే సూర్యో ప్రథమేన ఆజని ఆగాయస్ జాతమృతం యజామహే బర్హిర్వాయత్రయ విద్యతే కోమాశ్వకమాహోషి గ్రామాయత్రి కారుక్షాస్తేంద్రాభిత్రేషోరణ్యతి ీతిం కృష్ణ ఇయ్యాస్తేభ్యం ఇంద్రధేనాభిమాదయస్వదేభిర్విశ్వాభిశ్చత్యాగిణాన యోగే యోగే తమస్తరం వాజే వాజే హవామహే సహారయింద్రభూతలే ఆఘాగమంజతిశ్రవత్సహస్రిణేభిరోతిభిః వాజేభిరుగరోహవం అను ప్రత్యోహేతో విప్రమరవం హృదే యుంజంతే బద్నవరుషంకరం తంబరీకస్తుషాచనాదివే యుంజంకస్తాహరీ విపక్షారథే శోణాధిష్ణోహేతం కణ్వన్నేతమేషో మరియాపేషతే సరుషద్భీరజాయ ఇదింద్రాహ్యమీషేస్తాయమాయ సంగే గావశ్వం విప్యుషే దుహే నదే భక్తస్తిరాధ సయింద్ర దేవానవత్యాదిత్సృతమం యజ్ఞలింద్రమగర్ధయ్యోవ్యవర్తయత్ చక్రాణవశం దివి వాధానస్యే వయమ్ విశ్వాధరాని జిగ్యుషా ఓదిమింద్రావేణే అంతరిక్షమతిరన్మదే సోమశ్రోధరా ఇంద్రాయదీరద్బలం ఉద్గారాజరంగేరాభ్యాష్కణ్వాశరతి అర్వాంచందే బలం ఇంద్రేణోజనాదివోంద్రిరాణీరాడుదే అపర్వోర్మిర్మదం నివస్తోమాయింద్రాజిరాజతే విరేమదారాజిషు తమ్ హి స్తోమవర్ధన ఇంద్రాశ్యుత్తరవర్ధన స్తోత్రేణముదభద్రగద ఇంద్రమిత్కేశినా హరే స్వమేయాయవక్షత ఉపయజ్ఞం సునాభాసం అపరాం ఫేరేణమోచే శిర ఇంద్రోదయవర్తన విశ్వాయదజయ స్పృహ మాయాభీరుత్సిసత్సరాజింద్రత్యాపాదరక్షత అవరదశ్యోనభూర్ధాః అసంగామింద్ర సంసదం విరోచేమ్యరాజన సోమాపావుత్తరోభవన్ ప్రదే మహే విదసే సంసిణం హరి ప్రదేవం మే మనుషో హర్యదం వదం ఘృతం వదా హరిభిశ్చారుసే చ రాత్వా విశంతో హరిమర్పసంగిరాః హరిం హి యోనిమభియే సమస్తానం శిన్వంతో హరిః దివ్యంయథా సదాః ఆయం ప్రణంతి హరిర్నదేవ ఇంద్రారోషం హరివంతమర్చత సోహస్తవ్యో హరితో హరిర్నికావో హరిరాజభర్తో జుమ్నేరూ శుక్రో హరిమన్యుతాజగ ఇంద్రే రూపా హరితామినిక్షిరే దివిరేతో దివ్యతత్వజో హరితో నరం తులరహిం హరీషి ప్రోజాయస సహస్రలోకాహమద్ధరింహరస్తుత పూర్వేంద్ర హరియే తమ్ హరిజరిత ముఖ్యామిరాధో హరిజాత హరిజతం తామగ్రిమం మందిరం స్తోమ్యం మదలింద్రం రథే హరతో హరియతా హరి ీయతే సోమస్ కామం హరివంతమాజే హరిష్మజారుర్హరికేజాయస్తూరస్తేజోహరిపవర్ధత అర్వద్భిర్జోహరిర్వాజీవీషాపారీషద్ధరీ శ్రువేరజస్ హరిణీ ప్రేమాయ హరిణీద విద్వత ృజద్ధరీస్ హరియతస్భరస ఉతస్మ సద్రవర్యతస్ోమాజం హరివాంగ్రదత్ మహీచిరణ హరియోజృహత్తరోదే హరియతశ్చిదా ఆరోదే హరియమానామయ్యం నవ్యం హరియతే మన్మన ప్రియ ప్రవస్త్య మధుర హరియతం గోరావిష్టి హరే సూర్యాయ ఆత్వా హరియంతం ప్రతిదోజనాహంతో హరీషి ప్రవింద్ర పిబాయ ప్రతిభృతస్థమో హరియం యజ్ఞం రమదే దశాణి పూర్వేషాం హరివస్తుతారామధో ఇదం సమానం కేవలం తే మమద్భిగామం మధుమంతమింద్ర సత్రాలేషం జగ ఆవేశ స్వా అప్సుధూతస్య హరిహత్తి దేహనివేష్టుతస్య జఘనం ప్రణస్త వివక్షుర్యమద్రాజనిందతుభ్యం దేభిర్మద్భస్పరమలముక్షవాః రోగ్రాం వీతిం విష్ణయ్యమి సత్యాం భజే సుతస్య హరియష్టతుభ్యం ఇంద్రధేనాభిమహారయస్తీర్విశ్వాశ్వచ్చాగ్రణానోదీరీమస్తవీర్యేణోదారా ఉదీర్వ్యా ప్రజావాదింద్రవరోజురోణే నష్టగ్రంథస్తమాద్యా యోజాయ ఎస్ మాంద్రోజసి అభ్యసేదాం బ్రహ్మస్ మన్నాజరాజింద్రయ ప్రేథివేం యథమానామదం హత్యపర్వతాన్ రఘువితాం అరం రాజ యో అంతరిక్షం యువమే వరీ యోజోద్యామస్తభ్రాత్సజనా చంద్ర యో హత్వా హిమరేణాత్సప్తసింధోన్ యోగా ఉదాదల పదా పదస్య యోష్మోరంతరగ్ఞం జయాన సంరక్షమత్సుజనాథంద్రేవామిష్టాచ్చవనాకృతాని జోదా సంవర్ణవరంగుహాకాః స్వగ్రీవ జోయీవాం లక్ష్మవాదగరిజః పుష్టాని సజనాథంద్రాః యాం స్మా పృచ్ఛంతి గుహాశైరీ ఘోరముదేమాహోర్క్రైశో అస్తీత్యేన సోయ్యః పుష్టిర్విజరివాదీనాదిశ్రుతస్మైధత్తజనాథరింద్రాః యోరగ్రస్తచోదితాయః ప్రశస్తచో బ్రహ్మణో నాథమానస్య కీరేః యుక్తగ్రామణో యో వితాసో శిప్రస్సుతతో మస్య రజనాథరింద్రాః యశ్చాష్టారః ప్రతిశిరస్య గావో యశ్చ గ్రామాయశ్చ విశ్వేధాసః యస్ సౌర్యం యుషతం జజాదయామాం వేదా రజనాథరింద్రాః యం క్రందసే హయ్యగే విప్రే దేపరే వర ఉభయ అమిత్రాః సమానం చిత్రథమాతస్థివాం సానారయ హవేత జనాథరింద్రాః యస్మాన్నరకరమిజయం తేజనాః సౌరిన్యుధ్యమానావసేహవంతే యోనిష్టస్య ప్రతిమానం బభూవయో అచ్యుతచ్యుత్సజనాథరింద్రాః యశ్శశ్వతోమశ్చేనోదధానానమన్యమానాశ్చర్వాజఘానః యశ్శబ్దతేనోదధాని సుధ్యాం యోగస్యోర్హంతారజనాథరింద్రాః యశ్శంబరం పర్వతే సుక్షియంతం చత్వారింశాం శరద్యన్వరిందతే ఓజాయమానం యోహిం జగారదానం సజనాథరింద్రాః యశ్శంబరం పరిజాతరక్షసే హరియావాకృతత్రావేవచ్చుతస్య అంతర్గిరో యజమానం బభుంజనం యస్మిన్నావోచ్చత్సజనాథరింద్రాః యస్సప్తరస్య రషభస్తు విష్మారవాసృజత్సత్రవేధత్తసింధూన్ యోరవోహిరవస్థోరత్మద్రవాహుద్యామానోహంతం సజనాథరింద్రాః యావాహజిదస్మై పృథివీరవేదే సుష్మాజిదస్య సర్వతా భయంతే యస్తోమపారీజితవజ్రవాహుర్యోవజ్రస్తస్థజనాథరింద్రాః యస్సున్మంతమవతిరపజంతం యశ్శంసం తం యశ్శ జమానభూతి యస్య బ్రహ్మవద్ధనం యస్య సోమో యస్యేదం రాజః సజనాథరింద్రాః జాతోమ్యక్షత్పిత్రోరుపస్థే భువోనవే జగదపరస్య సవిష్యమానోనోయోస్తత్ప్రతావేవానాం సజనాథరింద్రాః యస్సోమకామోహరియష్మాసూరిర్యస్మాద్రేజం తే భువనాని విశ్వాః యోజఘానశంబరం యస్య సుష్టం జయ వీరస్థజనాథరింద్రాః యస్సుమతే భజతే దుర్ఘాజిద్వాజం దర్దర్శి సలిలాసి సత్యః భయంకరింద్రవిష్ణః ప్రియాస్తు వీరాసో విరథ